పరమాణువుల గురించి ఎలా తెలుసుకుందాం. పుస్తకం 3వ భాగం. తరువాత క్రీస్తు శకము 1417లో ఒక ఇంట్లో అటక మీద చేతిరాతతో ఉన్న ఓ పాత పుస్తకం ఒక వ్యక్తికి దొరికింది. ఇది కొంచెం పాడైపోయి ఉంది. దీనిని లూక్రటిస్ రాసిన పద్యంగా గుర్తించారు. పాతకాలంలో ఉన్న పుస్తకాలలో ఏ ఒక్కటి కూడా ఎప్పుడూ మళ్ళీ దొరకలేదు. లూక్రటిస్ పద్యం దొరికే కాలానికి యూరప్లోని ప్రజలు పాతకాలంలో రాసిన పుస్తకాలు చదవడానికి చాలా కుతూహలంగా ఉండటం వలన లూక్రటిస్ పద్యం దొరికిన వెంటనే బోల్డ్ ప్రతులుగా దీనిని తిరగరాశారు. క్రీస్తు శకం 1454లో జాన్ గూటెన్బర్గ్ అనే జర్మనీ వ్యక్తి అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు. అప్పుడు పుస్తకాలను చేతితో రాయవలసిన పెద్ద పని తప్పిపోయింది. చేతితో రాయడానికి బదులు పుస్తకంలో ఉన్న అన్ని పదాలను ఒక్కసారి అచ్చు అక్షరాలతో అమర్చితే చాలు. ఈ అమరిక పైన సిరా పోసి దాని మీద కాగితంతో అద్దితే అందులో ఉండే పదాలన్నీ కాగితం పైన అచ్చు అవుతాయి. ఈ పద్ధతిలో ప్రతి పుస్తకాన్ని అతి తక్కువ సమయంలో బోలెడు పుస్తకాలుగా అచ్చువేయవచ్చు. అచ్చు యంత్రం వాడకంలోకి వచ్చిన తరువాత పుస్తకాలు కనిపించకుండా పూర్తిగా పాడైపోవడం అనేది తగ్గింది. మొట్టమొదట అచ్చు వేసిన పుస్తకాలలో లూక్రటిస్ పద్యం ఉన్న పుస్తకం ఒకటి. యూరప్లో చాలామంది లూక్రటిస్ పద్యాన్ని చదివారు. అందులో కొంతమందికి పరమాణువుల గురించిన భావాలు బాగా నచ్చాయి. ఇది చదివిన తరువాత ఇంకా వివరంగా వాటి గురించి తెలుసుకోవాలని అనిపించింది. వీరిలో ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడైన పియర్ గాసండే ఒకడు. ఇతడు క్రీస్తు శకము 1600లో సుమారు అర్ధ శతాబ్దం పాటు ప్రభావం చూపే పుస్తకాలను రాశాడు. యూరప్లో చాలామంది శాస్త్రవేత్తలతో ఇతనికి పరిచయం ఉన్నందువలన వీరందరికీ పరమాణువుల గురించి తన ఆలోచనలన్నీ చెప్పాడు. ఈ విధంగా పరమాణువుల మీద ల్యూసిప్సిస్ యొక్క అభిప్రాయాలు 2000 సంవత్సరాల వరకు మనగలిగాయి. ల్యూక్రటిస్ పద్యం రాసిన ఒక్క పుస్తకం దొరకటం మనకు అదృష్టమే. ఆ దొరికిన పుస్తకమే ఈ ఆధునిక కాలంలో ఆటామినంకు దారి తీసిందని చెప్పవచ్చు. ఆధునిక కాలంలోని శాస్త్రవేత్తలు పరమాణువుల గురించి వారంతట వారే ఆలోచించగలిగేవారేమో, కానీ ప్రాచీన కాలం నుంచి వచ్చిన ఆలోచన పరమాణువుల మీద ప్రయోగాలకు తొలిమెట్టు అయ్యింది. అయితే 2000 ఏళ్లపాటు పరమాణువులు కేవలం ఒక భావనగానే మిగిలాయి. పరమాణువులు అన్న భావన సహేతుకంగానే అనిపించినా దానిని పండితులు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే పరమాణువులకి సాక్ష్యాధారం లేదు. ఫలానా వస్తువు ఫలానా తీరులో ప్రవర్తిస్తోంది. దాని ప్రవర్తనని సరిగ్గా వివరించాలంటే పరమాణువులు ఉన్నాయని అనుకుని తీరాల్సిందే అనటానికి ఎక్కడా ఆస్కారమే కనిపించలేదు. దీనిని నిరూపించటానికి చాలామంది ప్రయోగాలు చేశారు. పరమాణువుల ద్వారా ఆ ప్రవర్తనని వివరించగలమా లేదా అనేది తెలియాలంటే కొన్ని నియమాల దగ్గర పదార్థాల యొక్క ప్రవర్తన గురించి పరిశోధించాలి. ప్రయోగాల ద్వారా ప్రపంచాన్ని తెలుసుకోవటం సరైన పద్ధతి అని మొదట సూచించిన వారిలో గాన్సండే ఒకడు. గాన్సండే అభిప్రాయాలు బాగా తెలిసిన వారిలో రాబర్ట్ బోయెల్ ఒకడు. ఇతడు ఇంగ్లీష్ రసాయన శాస్త్రవేత్త. పరమాణువులు ఉన్నాయేమోనని చూడటానికి ప్రయోగాలు చేసిన మొదటి శాస్త్రవేత్త బోయెల్. బోయెల్ దృష్టి గాలి మీదకు పోయింది. ఘన పదార్థంలాగా గాలికి నీలరూపం లేదు. ద్రవాలలాగా కనిపించదు, ప్రవహించదు, కానీ కంటికి కనిపించకుండా సన్నగా వ్యాపిస్తుంది. అటువంటి పదార్థాన్నే వాయువు అంటారు.